అందాల పూలే పలు కాడవే నీ వంక చూసి విరబూయవే చూపుల్లు ఏనెల్లే చిందేనే నీ కళ్ళే సంకెళ్ళే నాకే నేడే అందాల పూలే పలు కాడవే నీ వంక చూసి విరబూయవే నా కళ్ళలో వేగం మధుగీతిలా పలికేనులి నా గుండెలో రాగం తొలిసారిగా పులకించని పురిపించని బంధం తొలిసారిగా పులకించని పురిపించని బంధం నీ స్నేహం మకరందం పొంగే మోహమే నీ దేవరం నీవేశ్వరం నా చెలి అందాల పూలే పలుకాడువే నీ వంక చూసి విరబూయవే మనసారగా ఓసారిలా చేరవటే కోరి అందించనా పేరాశలి కానుకగా దేవి పలుకాడగా మురిపించకే అందాలిక నావే ఈ సమయం నాదంతా నీకే సొంతమే ఈ సమయం నాదంతా నీకే సొంతమే నీకంకితం నా ప్రేమలే నా సిరి అందల పూలే పలుకాడవే నీ వంక చూసి విరబూయవే చూపుల్ల తేనెల్లే చిందేనే నీ కళ్ళే సంకెళ్ళే నాకే నేడే అందల పూలే పలుకాడవే నీ వంక చూసి విరబూయవే.